ఆరు అచేతనమనేదే లేదు. భుసుండు విద్యాధర, నువ్వు చైతన్యాన్ని పట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం నీ మనస్సు అచేతన పదార్థాల మీద లగ్నం కావడమే. ఇక్కడ నువ్వు గ్రహించవలసిన రహస్యం ఏమిటంటే, అసలు ప్రపంచంలో అచేతన పదార్థమే లేదు. ఉందనుకోవడం పొరపాటు. నీళ్లలో ప్రతిఫలించే అగ్నిజ్వాల నీళ్లే అవుతుందిగాని నిప్పు అవుతుందా? అలాగే ఈ కనిపించే జడ పదార్థాలు కూడా చైతన్య స్వరూపాలే. ఎందుకంటే నీకు అచేతన పదార్థం స్ఫురిస్తోంది కదా. ఈ స్ఫురణ ఎవరి లక్షణం? అది చైతన్యం యొక్క లక్షణం. ఏది ఉండబట్టి నీకు ఈ జడ పదార్థాలు స్ఫురిస్తున్నాయి? చైతన్యం ఉండబట్టి స్ఫురిస్తున్నాయి. కనుక నీకు కనిపించేదంతా చేతనమే. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే అచేతన ప్రపంచం నిన్ను బంధించదు. విద్యాధరుడు, మీరు జన్మాది వికారాలు లేని చిద్రూప పరమాత్మను అంగీకరించేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పరమాత్మనే ఉన్నాడని అంగీకరించకపోతే భుసుండు అప్పుడు ముక్తి కోసం విచారణ చేయడం నిరర్థకం. విద్యాధరుడు ఒకవేళ అలాంటి పరమాత్మ ఉన్నాడనుకుంటే ఆ పరమాత్మకు ఇలా జడ ప్రపంచాలను సృష్టిస్తూ ఉండటమే నిత్య స్వభావమని చెప్పుకోవాలేమో. భుసుండు, అది మరీ పొరపాటు. పక్కన రెండో వస్తువు ఉంటే దానిని బట్టి ఈ వస్తువు యొక్క స్వభావాన్ని నిర్ణయం చేయవచ్చు. కాని పరమాత్మ అద్వితీయుడు కనుక ఆయన విషయంలో స్వభావమనే మాట పొసగదు. కనుక తేలిందేమిటంటే అచేతన పదార్థమే లేదు, ఉన్నదంతా చేతన పరబ్రహ్మమే. ఉంగరమన్నా బంగారమన్నా ఒక్కటే, అలాగే జగత్తు అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే. కాని విద్యాధర, ఈ స్థితిని సాధించడం అంత సులభం కాదు. దీనికోసం ముందుగా ఇంద్రియ జయాన్ని సాధించాలి. ఇదిగూడా సామాన్యంగా కాదు. బాణాలు మీదబడి గుచ్చుకున్నా, ప్రియపత్ని మీదపడి కౌగిలించుకున్నా నీ మనస్సులో ఏ రకమైన మార్పు రాకూడదు. ఆ స్థాయిలో ఇంద్రియ నిగ్రహం సాధించాలి. ఆయసరు పది, ఆ తరువాత చుట్టూతా ఉండే కుండ బండ వంటి పదార్థాలను ఎలాగైతే తటస్థ దృష్టితో చూస్తున్నావో అలాగే నీ శరీరాన్ని కూడా చూడడం నేర్చుకోవాలి. దీనికి పూర్వరంగంగా ఈ దేహం మీద ఉండే నాది నేను అనే భావనను తొలగించుకోవాలి. ఆ భావాలు తగ్గాక సమస్త ప్రపంచాన్ని జ్ఞానరూపంగా చైతన్యరూపంగా చూడడం అభ్యసించాలి. ఇది దృఢపడితే నువ్వు చైతన్య స్వరూపంగా ఉండిపోతావ్. యత్ర త్వస్య సర్వమాతే మవాభూత్ తత్కేన కంపశ్యేత్. ఈ సమస్త ప్రపంచము తనకు ఆత్మే అయిపోయిన దశలో ఆ మహాత్ముడు దేనిని దేనితో చూస్తాడు డొట్ అని ఈ మొదలైన వేదవాక్యాలు పై విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు అపరిచ్ఛిన్న శుద్ధ చైతన్యాన్ని పట్టుకోవడంలో నీకు అడ్డుపడేది అవిద్యే. ఆ అవిద్య ఒక్కటి పోతే దాని కార్యాలైన సూక్ష్మ స్థూల ప్రపంచాలు రెండూ దానితో పాటే ఎగిరిపోతాయి. సూక్ష్మ ప్రపంచమంటే అహంభావం, స్థూల ప్రపంచమంటే శరీరేంద్రియాదులు డొట్. ఈ విషయం అర్థం కావాలంటే నీకు పుట్టే సంకల్పాలన్నీ కూడా చిత్తి యొక్క వివత్తాలే అన్న విషయం అర్థం కావాలి. ఈ విషయం నీకు అర్థమయ్యేందుకోసం ఒక వివరణ ఇస్తాను చూడు. ఎవరికి ఆకాశం అంటే ఏమిటో సరిగా తెలియదు, కాని తెలిసినట్టు వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఇలా ఉండగా ఒక ప్రబుద్ధుడికి ఈ ఆకాశంలో రెండో ఆకాశం ఉన్నట్టుగా ఒక భ్రాంతి కలిగిందట. ఆత్మమీద అహంభావ భ్రాంతి కలగడం కూడా ఇలాంటిదే. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు, అయినా తెలిసినట్లే వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. కనుక అది ఆకాశం వంటిదే. ఇదే లక్షణం అహంభావానికి కూడా పడుతుంది. అందువల్ల అది కూడా ఆకాశం వంటిదే. అందుకే ఈ ఉదాహరణ చెబుతున్నాను. విద్యాధరుడు, ఆయ్యా మీ ఉదాహరణ సరిపోదు. మీ దృష్టాంతంలో రెండు ఆకాశాలు, వాటిని కల్పించుకునే వ్యక్తి అనే మూడు అంశాలున్నాయి. మీ దార్ఘాంతికంలో ఆత్మ అహంభావం అనే రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి. మూడో అంశమైన వ్యక్తి లేనేలేడు. భుసుండు, నా దృష్టాంతంలో కూడా రెండే అంశాలున్నాయి. ఒకటి ఆకాశం, రెండవది వ్యక్తి. వాడు భ్రాంతిచేత కల్పించుకున్న రెండో ఆకాశం వాడి సంకల్పంలో అంతర్భాగం కనుక అది మూడవ అంశం కాదు. కనుక నీ ఆక్షేపానికి చోటు లేదు. ఇంతకు ఈ దృష్టాంతం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దృష్టాంతంలోని వ్యక్తి తన సంకల్పంలోనే అంతర్లీనమై ఉన్న రెండవ ఆకాశాన్ని బయటికి తెచ్చేసుకొని తనకంటే భిన్నంగా రెండు ఆకాశాలు ఉన్నాయని ఎలా భ్రాంతి పడుతున్నాడో, అలాగే ప్రతిజీవి తనలో ఉన్న అవిద్యనే నేను అనే పేరుతోనూ, ఇది అనే పేరుతోనూ తనలోంచి విడదీసుకొని వేరే వస్తువులుగా కల్పన చేసుకొని భ్రాంతిలో మునుగుతున్నాడు. ఇక్కడ నీవు అర్థం చేసుకొనవలసింది ఏమిటంటే, నేను అని ఇది అని కనిపించేది అవిద్య కంటే వేరుగాదు. దీనినే మరో రకంగా చెబితే, నేను ఇది అనేవి ఆ వ్యక్తి అనబడే శుద్ధ చైతన్యం యొక్క వివర్తాలే. ఇక ఈ అవిద్య ఎవరు అంటే, అదిగూడా చైతన్యం యొక్క వివర్తమే. కాని అవిద్యలో ఉన్న జీవి దానిని అంగీకరించడం కష్టం. ఎందుకంటే లోకులంతా అవిద్యా దశలో ఉండి అవిద్యకు ఒక సత్య వస్తువుగా భావిస్తూ మాట్లాడుతున్నారు. ఈ దృష్టిని దాటి బ్రహ్మ దృష్టిలోకి వెడితే అవిద్య అనేది సత్యవస్తువు కానే కాదు. కనుక సాధకుడు ఈ అవిద్యను దాటిపోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఉపాయం ఏమిటంటే, ఆయసర్ 11, అవిద్య కల్పించిన అహంకారము, బుద్ధి, మనస్సు అనేవాటిని క్రమక్రమంగా నశింపజేసుకోవాలి. దీనికి ఉపాయం ఏమిటంటే, తత్వవేత్తలను శ్రద్ధగా సేవించాలి. దీనివల్ల శుభేచ్ఛ అనే మొదటి యోగ భూమిక సిద్ధిస్తుంది. దీనివల్ల భార్యాపుత్రుల మీద మమతాభ్రాంతికి కారణమైన అవిద్య సగం నశిస్తుంది. ఆ తరువాత వేదాంత శ్రవణం విశేషంగా చేయాలి. మనన నిధిధ్యాసలను అభ్యసించాలి. దీనివల్ల దేహాదుల మీద అహంభావాన్ని కలిగించే అవిద్యలోని నాల్గవ భాగం నశిస్తుంది. ఇది అవిద్యలోని విక్షేపశక్తి భాగం. అప్పటికి బ్రహ్మత్వ భావన సాక్షాత్కారం మొదలవుతుంది. యోగ భూమికలలో నాల్గవ భూమిక అందుతుంది. ఇక్కడి నుంచి ఈ భావన దృఢపడి పై యోగ భూమికలు క్రమక్రమంగా అంది అవిద్యలో మిగిలిన నాల్గవ భాగం కూడా నశిస్తుంది. ఇది అవిద్యలోని ఆవరణశక్తి భాగం. ఉన్న సత్య పదార్థాన్ని కనిపించకుండా చేసేది ఆవరణశక్తి. దాని స్థానంలో లేనిపోని కొత్త పదార్థాన్ని చూపించేది విక్షేపశక్తి. ఆ విధంగా అవిద్య పూర్తిగా నశిస్తే మిగిలేది నామరూపరహిత స్థితి. అదే సన్మయ స్థితి, అదే పరమ పురుషార్థం. శ్రీరాముడు భుసుండ విద్యాధర సంవాదం వింటున్న రాముడు మధ్యలో వశిష్ఠుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, గురుదేవా, మీరు సన్మయ స్థితి అంటున్నారేమిటి? సన్మయం అంటే సత్తు అసత్తు కలసినది అని అర్థం కదా. అవిద్య పూర్తిగా నశించిన స్థితిలో మిగిలిన అసదంశం ఏమిటి? వశిష్ఠుడు, ఇక్కడ సన్మయం అనబడే హోమైట్ ప్రత్యయానికి అర్థం అదిగాదు. సత్ ఒక్కటే అక్కడ ఉన్నది అనే అర్థంలో కూడా సన్మయం అని వాడవచ్చు. నేను ఆ అర్థంలోనే వాడాను. ఇక భుసుండు ఏమి చెబుతున్నాడో విను. భుసుండు విద్యాధర, అహంకారం వల్ల ప్రపంచమంతా ఏర్పడుతోందని చెబుతున్నాం గనుక, ప్రపంచానికి ఆధారభూతంగా కనిపించే దేశకాలాలు ఎక్కడి నుండి వచ్చాయి అని నీకు సందేహం కలగవచ్చు. దేశకాలాలు అనే స్తంభం ఉంటేగాని ప్రపంచం అనే భవనం నిలబడజాలదుగదా అని నువ్వు ఆలోచించవచ్చు. కాని సత్యం అది కాదు. దేశకాలాలు, ప్రపంచం అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. అందువల్ల ఈ దేశకాలాలు ప్రపంచానికి ఆధార స్తంభాలు కావు. ఈ విషయం నీకు బాగా అర్థమయ్యేందుకోసం ఒక చిన్న కథ చెబుతాను, విను.